కొరకు వెలసితివా పశుల పాకలు, పావనుడా వెంచేయుము వీడు బ్రతుకులు. నా దీన మనసులు నా వీడు బ్రతుకులు. శరణం దేవా, శరణం శరణం, నీ చరణములే మాకిల శరణం. శరణం దేవా, శరణం శరణం, నీ చరణములే మాకిల శరణం. పాపి కొరకు వెలసితివా పశుల పాకలు, పావనుడా వెంచేయుము వీడు బ్రతుకులు. నా దీన మనసులు నా వీడు బ్రతుకులు. శూన్యములో సృష్టిని చేసిన దేవా, సకల ప్రాణికోటికి ప్రాణమైన ప్రభువా. శూన్యములో సృష్టిని చేసిన దేవా, సకల ప్రాణికోటికి ప్రాణమైన ప్రభువా. సకల ప్రాణికోటికి ప్రాణమైన ప్రభువా. శరణం దేవా, శరణం శరణం, నీ చరణములే మాకిల శరణం. శరణం దేవా, శరణం శరణం, పాపి కొరకు వెలసితివా పశుల పాకలు, పావనుడా వెంచేయుము వీడు బ్రతుకులు. నా దీన మనసులు నా వీడు బ్రతుకులు. కన్య మరియ గర్భమున జన్మించిన దేవా, కలుషంగులు తొలగించగైల వెలసిన ప్రభువా. కన్య మరియ గర్భమున జన్మించిన దేవా, కలుషంగులు తొలగించగైల వెలసిన ప్రభువా. కలుషంగులు తొలగించగైల వెలసిన ప్రభువా. శరణం దేవా, శరణం శరణం, నీ చరణములే మాకిల శరణం. శరణం దేవా, శరణం శరణం, నీ చరణములే మాకిల శరణం. పాపి కొరకు వెలసితివా పశుల పాకలు, పావనుడా వెంచేయుము వీడు బ్రతుకులు. నా దీన మనసులు నా వీడు బ్రతుకులు.